ఇప్పుడు నేను చదవబోతున్న పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి తెలుగులోనికి డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే అనువాదం చేయబడిన జన్యువులు. దీనిలో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. 1 మెండెల్ బఠానీ మొక్కలు, 2 డీ బ్రీస్ ఉత్పరివర్తనలు, 3 ఫ్లెమింగ్ క్రోమోజోములు, 4 మోర్గాన్ ఈగల పరిశోధనలు, 5 ముల్లర్ ఎక్స్ కిరణాలు. ఇప్పుడు మొదటి అంశంలోకి ప్రవేశిద్దాం. 1 మెండెల్ బఠానీ మొక్కలు. తల్లిదండ్రుల పోలికలతో పిల్లలు పుడతారని అందరికీ తెలుసు. సాధారణంగా కొన్ని పోలికలు తల్లి నుండి, కొన్ని తండ్రి నుండి వస్తాయి. అలాగే తోబుట్టువుల మధ్య కూడా పోలికలు కనిపిస్తాయి. తల్లిదండ్రులు పొడుగ్గా ఉంటే పిల్లలు కూడా తరచు పొడుగ్గా ఉంటారు. తల్లిదండ్రులకి పిల్లికళ్ళు ఉంటే పిల్లలకి పిల్లికళ్ళు వస్తాయి. తల్లిదండ్రులు నల్లని వారైతే పిల్లలు నల్లగానే పుడతారు. ఈ లక్షణాలన్నీ అనువంశికంగా సంక్రమిస్తాయి. మనుషుల్లోనే కాదు, జంతువులలోనూ మొక్కలలోనూ కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. పసిజీవాలు, అవి ఏ జాతికి చెందినవి అయినా సరే, వాటి తల్లిదండ్రులని పోలి ఉంటాయి. తాటి చెట్టుకి తాబేలు పుట్టదు, ఆలుచిప్ప నుండి అరవిందం మొలవదు. ఇక పులికడుపున పిల్లి పుట్టదన్న నానుడి ఉండనే ఉంది. మరి తల్లిదండ్రుల నుండి పిల్లలకి ఈ భౌతిక లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి? మనుషులలో ఈ అనువంశిక లక్షణాలు ఎలా సంక్రమిస్తాయో చెప్పడం కష్టం. మొదటి సమస్య ఏమిటంటే శారీరక లక్షణాలు కోకొల్లలు, అసలు వాటిని లెక్కించడమే కష్టం. అంతేకాక పిల్లలు ఎదిగే వరకు ఆగాలంటే చాలా కాలం పడుతుంది. ఎదిగితే కానీ ఏ పోలిక ఎవరి నుండి వచ్చిందో చెప్పడం కష్టం. అలాగే ఒక దంపతులకి గంపెట సంతానం ఉంటే పిల్లల్లో వైవిధ్యం ఉంటుంది, కాబట్టి మన పరిశోధనకి సదుపాయంగా ఉంటుంది. కానీ గంపెట సంతానం గల తల్లిదండ్రులు అరుదే. ఇవన్నీ కాక పూనుకుని ప్రయోగాలు తలపెట్టవచ్చు. పొడవాటి ముక్కున్న పెద్ద మనిషికి చప్పిడి ముక్కు ఉన్న చుక్కతో పెళ్లి చేసి వాళ్ళకి పుట్టిన పిల్లల ముక్కుల్ని పరీక్షించాలి. అలాగే చప్పిడి ముక్కు ఉన్న చిన్నవాడికి సూది ముక్కు ఉన్న సుదతిని ఇచ్చి పెళ్లి చేసి మళ్ళీ పిల్లల ముక్కులని పరీక్షించాలి. లేదా ప్రత్యేకమైన శారీరక లక్షణాలు గల దంపతుల కోసం గాలించాలి. ఇవన్నీ చేయొచ్చు, కానీ ఈ వ్యవహారం అంతా తేలాలంటే చాలా కాలం పడుతుంది. ఈ సమస్య గురించే 1 శతాబ్దం క్రితం ఆస్ట్రియాకు చెందిన ఒక సాధువుకి ఒక చక్కని ఉపాయం తట్టింది. అతని పేరే గ్రెగర్ యోహాన్ మెండెల్. ఈ మెండెల్కి బడిపంతులు కావాలని చాలా కోరికగా ఉండేది. కానీ ఆ ఉద్యోగం రావాలంటే ఒక ప్రవేశ పరీక్ష పాస్ కావాలి. కానీ పాపం అతగాడు అందులో 3 సార్లు తప్పాడు. ఉద్యోగం రాకపోయినా తనకి ప్రియాతి ప్రియమైన వృక్షశాస్త్రానికే జీవితమంతా అంకితం చేయాలని ఇతడు సంకల్పించాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి ఒక బ్రహ్మాండమైన ఉపాయం వచ్చింది. అనువంశిక భౌతిక లక్షణాలను పరిశోధించడానికి తేలికైన మార్గం మొక్కల్ని పెంచటమేనన్న ఆలోచన అతనికి 1857లో వచ్చింది. మొక్కలలో ఒక సౌకర్యం ఏమిటంటే అవి ఉన్న చోట నుండి కదలవు, కాబట్టి వాటిని తేలికగా నియంత్రించవచ్చు. కాబట్టి మొక్కల పెంపకాన్ని కూడా తేలికగా నియంత్రించవచ్చు. మొక్కల్లో పరాగ సంపర్కానికి కావలసిన కణాలు పుప్పొడిలో ఉంటాయి. పువ్వుల కేంద్రంలో కీలాగ్రం అని ఒక అంగం ఉంటుంది. అందులో ఉండే అండాశయంలో అండకణం ఉంటుంది. ఒక మొక్క నుండి పుప్పొడిని తీసుకుని మరో మొక్క కీలాగ్రం మీద అద్దాలి. దానినే పరపరాగ సంపర్కం అంటారు.